74 కర్కటి కథ సింహావలోకనం. ఈ విధంగా వశిష్ఠ మహర్షి కర్కటి కథను ముగించి ఆయందవ కథలోకి ప్రవేశించబోతున్నాడు. మనం కూడా దానిలోకి ప్రవేశించే ముందు కర్కటి చరిత్రను ఒకసారి నెమరు వేసుకుందాం. ఈ కర్కటి కథకు ముందు లీలోపాఖ్యానం వచ్చింది. ప్రదేశము లేదు, కాలము లేదు, దృశ్యము లేదు అని చెప్పటానికి ఆ కథ వచ్చింది. ఆ కథ అయిన తరువాత శ్రీరాముడు కీలకమైన చర్చ చేశాడు. ఆ చర్చలో కేంద్రబిందువు ఏమిటంటే, ఏమీ లేకపోతే మోక్షం కోసం కృషి ఎందుకో అని. ఈ ప్రశ్నకు శాఖా ప్రశ్న ఏమిటంటే, ఏమీ లేని చోట ఇంత ప్రపంచం దేనివల్ల కనిపిస్తోంది అని. ఇవి రెండు ప్రశ్నలు. మొదటిది, మోక్షం కోసం కృషి ఎందుకు చేయాలి అని, ఇది పారమార్థిక దృష్టితో వేసిన ప్రశ్న. రెండవది, ఏమీ లేని చోట ఇంత సృష్టి కనిపించటమేమిటి అని, ఇది వ్యావహారిక దృష్టితో వేసిన ప్రశ్న. వశిష్ఠుడు ఈ రెండు ప్రశ్నలలో పారమార్థిక దృష్టి ప్రశ్నకు పారమార్థిక దృష్టితో సమాధానం చెబుతున్నాడు. వ్యవహారిక దృష్టి ప్రశ్నకు ఆ దృష్టితోనే సమాధానం చెబుతున్నాడు. అయినా చర్చ ఎంతకు తెమలడం లేదు. రాముడు వేసిన ప్రశ్నలనే రూపాంతరంలో మళ్లీ మళ్లీ వేస్తున్నాడు. దానికి కారణమేమంటే, రాముడు ఆ రెండు దృష్టులను కలగాపులగం చేసేసుకొని గందరగోళంలో పడిపోతున్నాడు. అందుకే ఎన్ని రకాల సమాధానాలను చెప్పినా రాముడికి తృప్తి కలగటం లేదు. వశిష్ఠుడు ఈ గందరగోళాన్ని గుర్తించాడు. రాముడికి పారమార్థిక దృష్టిని, వ్యవహారిక దృష్టిని విడదీసి చూపించాలని, అందులో వ్యవహార కల్పితమైన బంధ మోక్ష వ్యవస్థను వివరించాలని నిశ్చయించుకున్నాడు. దానికోసంగాను ముందుగా ఒక సర్గలో, 67వ సర్గలో మాయతత్వాన్ని వివరించాడు. వశిష్ఠ మహర్షి చెప్పదలుచుకున్న సిద్ధాంతం ఏమిటంటే, ఏమీ లేని చోట ప్రపంచం కనిపించటం భ్రాంతి. దానికి కారణం పూర్వ సంస్కారం, పూర్వవాసన. దీనికి ఆది లేదు, అంతం మాత్రం ఉంది. ఈ అంతం పేరే మోక్షం. ఇదే వ్యావహారిక బంధమోక్ష వ్యవస్థ. ఆయసర్ 114. దీనికి భిన్నంగా పారమార్థిక దృష్టి వేరే ఉన్నది. ఆ దృష్టిలో బ్రహ్మకు అజ్ఞాన స్పర్శే లేదు, జీవుడు లేడు, దృశ్యం లేదు, ఇంకా మోక్షమెక్కడిది? కనుక మోక్ష ప్రయత్నమూ లేదు. ఈ రెండు దృష్టులను విడదీసి చూడాలి. అలా చూపించేందుకోసమే సూచికోపాఖ్యానం వచ్చింది. ఈ కథలో ఒక రాక్షసి బ్రహ్మవేత్తగా మారిపోయింది. అలా మారటానికి కారణం, దీనికి ఒకే జన్మలో దేహాలు మారటమే. ఇలా దేహాలు మారటం వల్ల తాను శరీరం కంటే భిన్నంగా ఉన్నాననే జ్ఞానం ఆమెకు కలిగింది. చివరికి ఆ రాక్షసికి ఎవరి వరంతోనూ పని లేకుండానే ఆత్మజ్ఞానం కలిగింది. అయినా రాక్షసి శరీరం అలాగే మిగిలి ఉంది. అందువల్ల ఆకలి వేసింది, కాని పూర్వంలాగా జీవుల్ని హింసించ బుద్ధి కాలేదు. ఈ కల్పన వల్ల బ్రహ్మజ్ఞానం కలిగినా ప్రారబ్ధం మిగిలి ఉన్నంతవరకు దేహము, దేహధర్మాలు యథాతథంగా మిగిలే ఉంటాయని, మనస్సంస్కారం మాత్రం మారిపోతుందని వశిష్ఠుడు నిరూపిస్తున్నాడు. దీనివల్ల కర్కటి రాక్షసిలో ప్రమార్థికమైన బ్రహ్మ ఆత్మల ఐక్యం, వ్యావహారికమైన శరీరధారణ, దానికి అనుబంధించిన శరీర సంస్కారాలు వేటికవి సాగిపోతున్నాయని మహర్షి నిరూపిస్తున్నాడు. వ్యావహారిక దృష్టి, పారమార్థిక దృష్టి అనేవి రెండూ కలగాపులగం కాకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆత్మవిచారణ సఫలమవుతుందని చెప్పటానికే ఈ కథ మొదలైందని మనం మర్చిపోరాదు. అయితే పనిలో పనిగా మహర్షి ఈ కథలో మరికొన్ని అంశాలను కలిపేశాడు. ఏమిటంటే, ఒకటి, బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి రాక్షసుల వంటి అధములు కూడా అర్హులే. రెండు, బ్రహ్మజ్ఞానమనేది ఒకరు వరం ఇస్తే వచ్చేది కాదు. మూడు, జీవులలోని పాపాల ప్రక్షాళనకు తపస్సే మార్గం. నాలుగు, శరీరం నేను కాదనే అనుభవం లభించకపోతే వేదాంత విద్యలో ప్రవేశించినట్లే కాదు. ఐదు, అలాంటి ప్రవేశం లభించక ఆపై సాధనకు విచారణ ఒక్కటే మార్గం. ఆరు, అధమజాతివాడైనా సరే బ్రహ్మవేత్త పూజ్యుడే. ఏడు, బ్రహ్మవేత్తను పూజిస్తే ఆయన సంకల్పంతో నిమిత్తం లేకుండానే పూజించేవారికి శుభఫలాలు లభిస్తాయి. దీనికి కారణాన్ని గ్రంథంలో సూటిగా చెప్పలేదు. ఇక్కడ శాస్త్ర రహస్యాలు రెండున్నాయి. ఇంకా బ్రహ్మవేత్త సకల దేవతా స్వరూపుడవుతాడు కనుక ఆయనకు చేసే పూజ సంబంధిత దేవతలకు చేరి ఫలితాలు వచ్చేస్తాయి. ఖా బ్రహ్మవేత్తకు మిగిలి ఉన్న పుణ్యఫలమంతా ఆయనను అభినందించే వారికి చెందుతుందని, ఆవ్ కర్మశేషంలో మిగిలి ఉన్న పాపం అంతా ఆయనను నిందించేవారికి చేరుతుందని వేద ప్రమాణం ఉంది. ఈ రెండు కారణాలను దృష్టిలో పెట్టుకుని వశిష్ఠుడు కందరా పూజల వివరణ చేశాడు. 8. ఈ సందర్భంలో వశిష్ఠుడు ఉత్తమ గ్రామదేవతలు ఏర్పడే విధానాన్ని వర్ణించడం గమనార్హం. 9. అలాగే పండితులు పదాలకు కొత్త అర్థాలు చెబుతూ ఉండటం, ఉన్న దేవతలకే కొత్త పేర్లు పెడుతూ ఉండటం మొదలైన అంశాలను కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. 10. విషుచి వ్యాధి వర్ణన సందర్భంలో ఇన్ఫెక్షన్ను వ్యాపింపచేసే స్థానాల వర్ణన ఎంతో విజ్ఞాన శాస్త్ర సమ్మతంగా ఉండటాన్ని కూడా మనం గమనించవచ్చు. 11. వీటన్నింటికీ మించి వశిష్ఠ మహర్షి నొక్కి చెప్పిన అంశం మరొక్కటి ఉంది. అది కర్కటి రాక్షసి కొత్త కొత్త శరీరాలను ధరించే సందర్భాలలో ఉంది. కర్కటి కొత్త శరీరాలను ఎలా ధరించగలిగిందంటే తన మనః సంకల్పం వల్లనే అని వశిష్ఠ మహర్షి అక్కడ వర్ణించాడు. తద్వారా వశిష్ఠ మహర్షి చెప్పదలుచుకున్నది ఆయసర్వ్ 115 ఏమిటంటే, ప్రపంచంలో అన్ని దేహాలను సృష్టించేసేది మనస్సే అని. ఈ తర్కాన్నే ఇంకొంచెం పెంచితే ఈ ప్రపంచాన్ని మొత్తం సృష్టి చేసేది మనస్సే అనే సిద్ధాంతం వస్తుంది. దీనిని నిరూపించటం కోసమే మహర్షి 5వ పాఖ్యానం అందుకోబోతున్నాడు. ఈ సిద్ధాంతం ఇప్పుడెందుకంటే లీలో పాఖ్యానంలో దేశ కాల దృశ్యాలు లేవని తేల్చాడు. ఆ పైన జరిగిన చర్చలో లేనివి ఎలా కనిపిస్తున్నాయి అనే ప్రశ్న వచ్చింది. దానికి భ్రాంతి, పూర్వ సంస్కారాలు అనే సమాధానాలు వచ్చాయి. సంస్కారం అనేది మనస్సును ఆశ్రయించుకుని ఉంటుంది. ఇంకా శాస్త్రీయంగా చెప్పాలంటే సంస్కారాల సమూహమే మనస్సు. అదే భ్రాంతిని కలిగిస్తుంది. భ్రాంతే ప్రపంచ సృష్టి చేస్తుంది. ఇది వరుస. ఈ వరుసలో ప్రపంచ కర్తృత్వం పరంపరగా మనస్సుకే పట్టింది. దాన్ని నిరూపించాలి. దానికోసమే 5వ పాఖ్యానం మొదలవుతోంది.